తస్మిరసిక్షజాయద్వాక్షయం జిన్వప్రేటిలసితం మాయద్వా తన్మం జిన్వాన్వితిరసి వివేద్వా దివం జిన్వతం తిరస్యంతరిక్షాయద్వాంతరిక్షం జిన్వప్రతిరసి పృథివ్యేద్వా పృథివేం జిన్వాష్టం పోసవృష్ట్యేద్వా వృష్టిం జిన్వ ప్రభాస్యం హేద్వాహర్జిన్వానుభాసి రాత్రియేద్వా రాత్రిం జిన్వోషిక శివశుభ్రస్వా వసోం జిన్వ ప్రహేదోసి రుద్రేభ్యస్వాంజన్వసతేజరస్యాదిత్యేభ్యస్వాదిత్యాంజన్వోజోదిభ్యస్వాంజన్వరసి ప్రజా భ్రస్వా ప్రజాజన్వృతమారాణసి వసుభ్యస్వా పశూంజన్వరేవదస్యోషేభ్యస్వౌషేర్జిన్వాభిజితసి దృప్తగ్రావేంద్రాజత్రేంద్రం జిన్వాధిపతిరసి ప్రాణాయత్వా ప్రాణం జిన్వేంద్రాస్య పానాయత్వా పానం జిన్వ సగం సర్వాస చక్షుషేద్వా చక్షుర్జన్మవజోసా అసి శ్రోత్రాయత్వా శ్రోత్రం జన్మ త్రివృదసి ప్రవృదసి సంవృదసి వివృదసి సగం రోహోసి రోహోజి ప్రరోహోసిన రోహోసి రాజ్ఞసి ప్రాసేదిగ్వసవస్త దేవా అధిపతజోగ్నిర్హేదీనాం ప్రతి సర్దాద్ధృత్వా స్తోమ పృథివ్యాగ్రహత్వాజ్య ముఖ్యమవ్యసయత్స్తభ్నాదురథంతరకం సామ ప్రతిష్ఠిత్యై విరాడసి దక్షిణాది రుద్రాస్త దేవా అధిపతధరింద్రో హేదీనాం ప్రతి సర్తా పంచదశస్త్వా స్తోమ పృథివ్యాగ్రజతు ప్రముఖ ముఖ్యమవ్యసయత్స్తభ్నాదు బృహత్ సామ ప్రతిష్ఠిత్యై సమ్రాడసి దేవా అధిపద సోమో హేతీనాశబ్దా సప్తదశస్వా సోమ పృథివ్యాగశ్రగతమరత్పదీతముఖ్యమవిరసయత్స్తంభనాథవై రూపకం సామ ప్రతిష్ఠిత్యై స్వరాడస్తు దేశేదిగ్విశ్వేతే దేవా అధిపదజోపరణో హేతీనాం ప్రతిధత్తైకవిగుంసస్వా స్తోమ పృథివ్యాగశ్రగతు నిష్కేవల్యముఖ్యమవిరసయత్స్తంభనాథవై రాజకం సామ అధిపద్మసి బృహతే మరుదస్త దేవా అధిపత బృహస్పతిర్హేనా ప్రణవత్రయస్త్రిగుంశౌ త్వా స్తోమౌ పృథివ్యాగిశ్రగతాం వైశ్వదేవాగ్నిమాదుతే ముఖ్యే అవ్యసగంద్రే స్వప్నేతాగం సాక్వరదైవతే సామనే ప్రతిష్ఠిత్యాంతరిక్షాజర్హజస్త్వా ప్రథమయా దేవేషు దివో మాత్రజా వరిణా ప్రసంతు విధత్తా చాయమధిపతి ేస్త పృక్షేసు వర్గే లోకే యజమానంద సాధయంతు అయం పురోహరికశస్వరస్మిస్తరసౌజాస్తేనాజకస్థలాజాప్సరసౌజా తానాహేతే రక్షాగుంజగ్రహేజయం దక్షిణా విశ్వకర్మాతస్వరథస్వనస్వరథేజగ్రస్తేనాని గ్రామణ్యౌ మేణకాజసహజన్యాప్సరసౌజాశవో హేతి పౌరుషేజోవధ ప్రహేజరజం విశ్వవ్యకాస్తరథ ప్రోతస్తామరథస్త సేనాని గ్రామణ్యౌ ప్రమ్లోచంతే చాంలోచంతే చాప్సరసో సర్వా హేతుర్వ్యాఘ్రా ప్రహేతిరజముత్తరాత్ సంయద్వసుస్తస్య సేనస్త సేనాని గ్రామణ్యౌ విశ్వాచే చృతాచే చాప్సరసా వాపో హేతుర్వాపః ప్రహేతిరజముపర్యర్వాగ్వసుస్తస్యరాక్ష్యశ్చాలిష్టనేమిష్ట సేనాని గ్రామణ్యావశేష పూర్వచిత్తిశ్చాప్సరసౌ ేభ్యో నమస్తే నో మృగజం హృదయం దుష్మాయశ్రమాద్వేషితం భోజం భేదధాన్మాయోస్వాసదనే సాదజామ్యవతశ్చాజాజాన్ నమస్సముద్రాజ నమస్సముద్రస్య రక్షసే పరమేష్ేత్వా సాదయత దివృష్టేరచస్వదేం రథస్వదేం విభోమదేం ప్రభోమదేం పరిభోమదేం దివం యచ్చ దివం జగం హదివం మాయుంశేర్విశ్వస్మై ప్రాణాయ పానాయ వ్యానాయ దానాయ ప్రతిష్టాయే చరిత్రాయ సూర్యస్వాభిపాతు మహ్యాస్వత్యాశంతమేణతయా దేవతయాంగిరస్వధ్రువాసేదా ప్రోసదశ్వనజవసే అభిష్యని యదామహస్తంబరణాద్యస్థాత్ ఆదస్య వాతో అనువాది శోచిరథస్మదే వృజనం కృష్ణమస్తి అగ్నిర్మూర్ధాదివః కగుత్పతిః పృథివ్యా అయం అపాగం రేతాగం సిజన్వతి మామగ్నే పుష్కరాదర్భ సర్వాణిరమంసదా మూర్ధనో విశ్వస్ బాధత అయమగ్నిస్సహస్రణో వాజస్ శనస్పతి మూర్ధా కవీరదేనా భువోరగ్నస్ రజసస్ నేతాయ ప్రాణయుద్భిస్తే శివాభిమూర్ధానందర్షాన్ జిహ్వామగ్నేతృషేహం జవాహం అవోధ్యగ్నిస్సమిధానా ప్రతిధేనమివాజతే ముషాసం జహ్వాయి ప్రభజాముజ్జిహానా ప్రభానవశ్రతేనాగమచ్చ అవసామకమలే మేధ్యాయవచో వందాలుషభాజవృష్ణే వ్యవిష్ఠో నమసా స్తోమమగ్నో దివే రుక్మపుర్వ్యంతమశ్రే జనశ్చ గోపా అజనశ్చ జాగవిరగ్నిస్సుదక్షస్సువితాయన విదసే ఘృత ప్రదేకో బృహదాదిస్పృశాద్యుమద్విభాది ఫలదేభ్య శుచి స్వామగ్నే అంగిరసో గుహాహితమన్న విందం శిశ్రియాణం వనే వనే సజాయసే మత్స్యమానస్సహో మహద్వామాహుస్సహసస్పుత్రమంగిర యజ్ఞస్తకేతం రథమం పురోహితమగ్ని నరస్థృగస్థే సమింధతే ఇంద్రేణ దేవే సరసగం సపరిహిషసే తన్నిహోదాయ సుక్రతు త్వాంచిత్రశ్రవస్తమహవందే విక్షుజంతవ శోచిష్కే శంభుర ప్రజాగ్నేహంజాయవోఢవే సఖాయస్తంభ సంయం సమిషగ్స్తోమం సాగ్నే వైశిష్టాయ క్షితీనామోర్జోన ప్రే సహస్వతే సగం సమిద్యవసే విషన్నగ్నే విశ్వాన్యర్యస్పదే సమిధ్యసే సనోవసోన్యాఫల ఏనావో అగ్నిన్నమసోర్జోన పాదమాహువే ప్రియంజే దిష్టమరదిస్వర్ధరం విశ్వశ్చూతమృతం సయోజతే అరుషో విశ్వభోజసా సదుగ్రవత్స్వాహుద సుబ్రహ్మా యజ్ఞశమే వసూనాం దేవగుంభాధోజనా ఉదశోచిరస్థాజుక్వానస్ మేఘుష ఉద్ధోమాసో అరుషాసోది విశ్వశస్తమగ్నిమింధతే నర అగ్నేవాజస్ గోమదీశానస్సహసో అస్మేధే జాతవేదో మహిశ్రవ సవిధానో వసుష్కవిరగ్నిరేణేణ్యోగిరా రేవదస్మభ్యం పూర్వణీ గదీభి క్షపోరాజన్మతత్మనాగ్నేవస్తో రుతోషస హరిగ్వజంహరక్షసోదహ ప్రతి పాదే అగ్నిధీమహి ధీమంతం దేవాజరం యద్ధస్యాదేవనీయసే సమిద్దేదయ విద్యవేషగ్యుస్తోతృభ్యాఫల ఆదే అగ్నరిషా హవిశుక్రస్ జ్యోతిషస్పదే సుశ్చంద్రతస్మ విశ్వదేహవ్యవాక్తుభ్యగం హోయభగిషగ్గస్తోతృభ్యాఫల ఉభే సుశ్చంద్ర సర్విషో దర్వే శ్రేణీష ఆసని నమోత్పోరుజా ఉచ్ఛేష శమసస్పథిషగ్గస్తోతృభ్యాఫల అర్ణేతమంజాశ్వన్న స్తోమై క్రతున్న భద్రగం హృదిస్పృశం నిధ్యామాతవోహై అథాఖ్యగ్నే క్రతోర్భద్రస్ దక్షస్ సాధో రథేరుతస్ రహతోపూథ ఆభిష్టే అర్జగేర్భిర్గృణంతోేదాశేమ ప్రయోగస్తనయం చుష్మా హేభిర్నో అర్కైర్భవానో అర్వాన్ సువర్ణ జ్యోతి అగ్నే విశ్వేభిస్సుమన అనేకై అగ్నిగుంహోదారం మన్యేదాస్వంతం వసో సోనుగుం సహసో జాతవేదసం విప్రన్న జాతవేదసం యవోర్ధ్వజాస్వధ్వరో దేవో దేవాచ్యా కృపా ఘృతస్య విభ్రాష్టిమనశుక్రశోచుష ఆజుహ్వానస్య సర్పిష అగ్నేధ్వన్నో అంతమః ఉదర్ద్రాదాశివోభవరోచ్య సన్వాసోతిష్ఠదీదివః సున్నాయ నో నమే మహే సఖిభ్య వసురగ్నిర్వసుశ్రవా అచ్చానక్షయ్యమత్తమోరయుందాజాగ్నజ్వ్యాఘారాభ్రాజామర్తిసోక్షేభిస్తోమేభిందోభిరైపోషాయ సదానా మధ్యమస్థేయాయమయాజాగ్నజ్ఞంబాదులాని తప్నిరభ్రయంతే మేఘజం దే వర్షయంతే చ మణికానామాజ ప్రజాపజనా విశ్వాభిర్భిరుపదామి పృథుభుజల పరమన్నేన విష్కా మనుష్యాస్తే గోప్ ోక్తారోగ్నిర్విదత్తోస్యాంతామహం ప్రపద్యే సా మే శర్మ చ వర్మ చ బృహస్పతిస్వాసాదగదు పృథివ్యా పృచ్ఛే జ్యోతిష్పదే విశ్వస్మై ప్రాణాయపానాయ విశ్వం జ్యోతిర్గచ్చాగ్నిశ్చేతపితర్విశ్వకర్మాత్వాసాదయత్వంతరిక్షస్య పృచ్ఛే జ్యోతిష్పదే విశ్వస్మై ప్రాణాయపానాయ విశ్వం జ్యోతిర్గచ్చ వాయుశ్చేతపతి ప్రజాపతిస్వాసాదయతు దివః పృచ్ఛే జ్యోతిష్పదే విశ్వస్మై ప్రాణాయపానాయ విశ్వం జ్యోతిర్గచ్చ పరమే ేతేధిపతి పురోవాత సనిరస్ భ్రస నిరసి విద్యుత్ సనిరసి స్థన జిత్మనిరసి దేవానామగ్నేజాన్యసి వాజోరుజాన్యసి దేవానాం వాజోజాన్యస్యంతరిక్షస్యజాన్యసి దేవానామంతరిక్షజాన్యస్యంతరిక్షమస్యంతరిక్షాయ ద్వా సనిరాజత్వా సర్మేకాయ ద్వా సతీకాయ ద్వా కేతాయ ద్వా ప్రసేతసే త్వా వివస్పతే ద్వా జ్యోతిషాదిత్యేభ్యస్వచ్చేత్వాచేత్వాచేత్వాభాసేత్వాజ్యోతిషేత్వాశోదాన్వాశిశితేజోదాన్వాదశిమజోదాన్వాజసిమచ్చోదాన్వాజసిమధ్యోదాన్వాజసిమధ్రువాసేత ద్రవిణేసాదజామి ప్రాణం మే బాహ్య బాణం మే బాహేయాణం మే బాహ్య మే పాహి విశ్వాజం మే పాహి సర్వాజం మే పాహ్యే పథకంహ్నామే సంభావే పాంచజన్యేష్ప్యేజ్ఞేజా అజా వాజే బాహూమా శబ్దస్తగర సుమేక అగ్నినా విశ్వాసోర్జేన స్వరాక్రత్వాసేపతిర్షభేణ త్వష్టాయుగ్నేన అథవాన్ దక్షిణజాసువర్గో మన్యునా మృత్రః సౌహార్జేన తనోథా అన్నేన గజః పృథివ్యాసనో దృగ్భిరన్నాదోపషట్కాలేనర్ధస్తాంనా తనోపా విరాజాజ్యోతిష్మాం బ్రహ్మణా సోమపాగోభిర్యజ్ఞం దాధార క్షత్రేణ మనుష్యాన స్వేన సరథేన చ పద్యుర్దుభిః ప్రభుస్తం శరణోస్తవసానాథిష్టోర్జస్సం తనోభిః ప్రజాపతిర్మహసాంభోచ్చేతో ఘాతా దీక్షాజాగం సవితా భృత్యాం పోషా సోమత్రగణ్యాం వరుణపుపరధ్వసురః క్రీయమాణో మిత్రః క్రీతశ్యపిష్టః సాధితో నరం ధిషః క్రోహ్యమాణోధిపతిరాగతః ప్రజాపతిః ప్రణీయమానోగ్నిరాగ్నేభ్యః బృహస్పతిరాగ్నేభ్యా ప్రణీయమాన ఇంద్రోహమిద్ధానేదిరాసాదితో విష్ణురుపావః క్రియమాణో సర్వ ోజమానో వాజు పూజమానో మిత్రేరశ్రేర్మంచేతృశ్రేతో రుద్ర ఆహుతో వాజురావృత్తో నిజక్షాప్రతిక్షాలో భక్షాగత పితృణాన్నారాశకంసోసురాత్తసింధునవృషమవ ప్రజాముద్రవగతస్సలిల ప్రప్లుతః సువరుషంగత కృత్తికా నక్షత్రమగ్నిర్దేవతాగ్నేరుజస్థ ప్రజాపతే ధాతు సోమస్యర్చేత్వాచేత్వాధ్యుతేత్వా భాసేత్వాజ్యోతిషేత్వా రోహిణీ నక్షత్రం ప్రజాపతిర్దేవతామృగశీర్షం నక్షత్రకం సోమో దేవతా భద్రా నక్షత్రకం రుద్రో దేవత పునర్వసో నక్షత్రమదిర్దేవత విశ్వా నక్షత్రం బృహస్పతిర్దేవత శేష నక్షత్రకం సర్వా దేవత మఖా నక్షత్రం పితరో దేవత ఫల్గుణే నక్షత్రమలిజమా ఫల్గుణే నక్షత్రం భగో దేవత హస్తో నక్షత్రకం సవితా దేవత చిత్ర నక్షత్రమింద్రో దేవత స్వాతే నక్షత్రం వాజుర్దేవత విశాఖే నక్షత్రమింద్రాగ్నే దేవత మోరాధాక్షత్రం మిత్రో దేవత రోహిణే నక్షత్రమింద్రో దేవత విశతౌ నక్షత్రం పితరో దేవత షాఢా నక్షత్రమాపో దేవత షాఢా నక్షత్రం విశ్వే దేవా దేవత శ్రోణా నక్షత్రం విష్ణుర్దేవత శ్రవిష్ఠా నక్షత్రం వసవో దేవత సదభిషన్ నక్షత్రమింద్రో దేవత ప్రోష్ఠపద నక్షత్రమజేకపాదేవత ప్రోష్ఠపద నక్షత్రమహిర్బుధ్నజో దేవత రేవతీ నక్షత్రం భూషా దేవత స్విజౌ నక్షత్రమశ్వినౌ దేవత భరణేర్నక్షత్రయుజమో దేవత పూర్ణావశ్చాద్యత్తే దేవాదసు మధుశ్చ మాధవశ్చ వాసం దిగావృతో శుక్రశ్చ శుచిశ్చ గ్రయీష్మావృతో నభశ్చ హస్యశ్చ వారిషికావృతో విషశ్చోర్జశ్చ శారదావృతో సహస్చ సహస్రశ్చ హైమంతికావృతో తపశ్చ తపస్థశ్చ శైశిరావృతో అగ్నేరం దశ్రేషోసి కల్పేతాం ద్యావా పృథివీ కల్పం తామావోషధే కల్పం తామగ్నజః ప్రసన్నమజ్జేష్ఠ్యాయ సంవ్రతాయేగ్నజః సమనసోంతరాజ్యావా శిరావృతో అభికల్పమానా ఇంద్రమివ దేవ అభిసంవిశంతు సంయచ్చ ప్రచేతాశ్రాజ్ఞే సోమస్య సూర్యస్యోగ్రాచ భీమా చ పితృణాయమస్యేంద్రస్య ధ్రువా చ పృథివీ చ దేవస్య చ పితుర్మరుతాం వరుణస్య ధర్త్రీ చ ధరిత్రీ చ మిత్రావరుణజోర్మిత్రస్య ధాతు ప్రాచీ చ ప్రపీచీ చ వసూ నాగం రుద్రాణామాదిత్యానాంతేధిపదజస్తేభ్యో నమస్తే నో మృడయం తుజేయం విష్మోజశ్చేష్టితం భోజం భేదతామి సహస్రస్య ప్రమా అసి సహస్రస్య ప్రతిమా అసి సహస్రస్య విమా అసి సహస్రస్యోన్మా అసి సహస్రోసి సహస్రాయ ప్రేమా మే అగ్నవిష్టకాధేనవ సన్వేకా చ శతం చ సహస్రం చాయుతం చ నియుతం చ ప్రయుతం చార్బుదం చ న్యర్బుదం చ సముద్రస్థ మధ్యం చాందశ్చ పరార్థస్తే మా మే అగ్నవిష్టకా ష్టి సహస్రమయుతమక్షేరమాణారథస్థాస్థర్తావృథోధుతశ్చ్యుత మధుశ్చుతమోర్జస్వదే స్వధామినే స్థామే అగ్నిష్టకాధేన వస్తు విరాజో నామకామదుధా అముద్రాముష్మిన్ లోకే సమిద్విషామాశజానస్సువర్విన్మధోరథో మాధవ పాత్వస్మాన్ అగ్నిర్దేమో దుష్టరీ దురదాభ్యగిజం క్షత్రగం రక్షదుమాత్వస్మాన్ సందరగం సామభిస్మాత్వస్మాన్ గాయత్రీ సందతాం విశ్వరూపాష్టరా స్తోమో అన్నాగం సముద్రో వాతయుధమోజః పిబద్ధో ముగ్రాదిశామభిభో దర్వయోధా శుచి శుక్రే అహన్యో దశేనా ఇంద్రాధిపతిదాతో నామహి క్షత్రం విశ్వతో ధారజేదం బృహత్సామక్షత్రమిగం దుష్టుభౌజశ్రుభితముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సకరేణ రక్ష రాజే దిశాగం సహజ సాయశస్వతే విశ్వే దేవాన్ భాగం సువర్వతి ఇదం క్షత్రం దుష్టరమస్తోజో నాధృష్టగం సహస్రిషగం సహస్వత్ వైరూపే సామన్నిహతచ్చకే మజగచ్చేనం విక్ష్వావేశజామః విశ్వే దేవాః సప్తదశేన వత్సయుతం క్షత్రకం సహిలవాతముగ్రం ధర్తే దిశాం క్షత్రమిదం దాధారోపస్థాశానాం మిత్రవదస్తమోజః మిత్రావరుణా శరదాన్నాం జగత్నో అస్మై రాష్ట్రాయ మహి శర్మ గచ్చతం రాజే సామన్నతి మేమ దేశానుష్ఠుభా సంహృతం దేశకం సహ ఇదం క్షత్రం మిత్రవదార్ధాన మిత్రావరుణా రక్షతమాధిపత్యై సంగ్రాగ్నిశాకం సహసాం మే సహస్మత్రిగృహే ముందోమిష్టజానప్యవర్తు అవశ్యువాతా బృహదేర్నుశక్వరే విమయ్యజ్ఞమవంతునో భృతాచే సుపర్వదే సుదుఖాన పయస్పదే విశాం దేవ్యమతునో ఘృతాచే పంగోపాపురేతో తపశ్చాద్బృహస్పతేయామ్యాయుంభివాచం ఊర్ధ్వా దిశాగం రంతిరాశౌషధేనాగం సంవత్సరేణ సవితానో అహ్నా రేవత్సామాదిఛందాపుఛందో జాతశత్రుశ్చోనానో అస్తో స్తోమత్రయస్త్రగం శయభువనస్య పత్నివస్వద్వాతే అభినో గృణాహి ధృతవతే సవితరాధిపత్యే పయస్వతేరం దిరాశానోస్తు ధ్రువాదిశాం విష్ణుపత్నఘోరాస్తేశానా సహసోజామనోతర్మాధరిశ్వాజవాజసంధువానావాత అభినో గృణంతు పృష్టం భో దివో తరుణ పృథివ్యా అస్తేశానా జగతో విష్ణుపత్ని విశ్వవ్యజాయం దేశుభో దిశివానో అస్వదితిరుపస్థే మేష్వానరో నవోత్యా పుష్టో దివ్యనుమోద్యానుమతిలంబితనుమతే త్వం కయా నశ్చిత్ ఆభవత్కో అద్యయుంక్తే నమస్తే రుద్రమన్యవ ఉదోషిషభే నమ నమస్తే అస్తు సన్మనే బాహుభ్యాముదతే నమ జాతీష శివతమా శివం బభూవదే ధను శివాశరుల్యాతమతజానో రుద్రమృడయ జాతే రుద్రశివాతనో రఘోరాపాపకాశిని తజానస్తను వాసంతమజా గిరిసంతాభిజాగశీ యామిషం గిరిసంత హస్తే విభష్యస్తవే శివాంగిరిగ్రతాం కురు మాహిగుంసే పురుషం జగత్ శివేణ భజసా త్వా గిరిశాచ్ఛావదామసి నిధాన సర్వమిజ్జగత యక్ష్మగుం సుమనా అసత్ అధ్యవోచదధివక్త ప్రథమో దేవ్యాభిషక్ నహేయస్య సర్వాంజం భజన్ సర్వాశ్రయాదు ధాన్యః అసౌ యస్తామ్రో అరుణ ఉదమభ్రస్సు మంగళ ఏ జయమాగుం రుద్ర అభిజో దిక్షుశ్రుతా సహస్రశోభైషా కుంభేణ జయమహే అసౌజో వసర్పది నీలగ్రీవో వినోహితః ఉదయనం గోప అదృశన్నదృశన్నుదహార్జ ఉదయనం విశ్వాభూతాని సదృష్టో మృడజాదిన నమోస్తు నీలగ్రీవాయు సహస్రాక్షాజమేషే అథోజే అస్తసత్వానోహం దేభ్యోగలం నమ ప్రముంచ సన్వరస్తముఖజో రాజ్యా యాశ్చ దేహస్తషవరాత భగవో వప అవదత్తనుస్వగం సహస్రాక్షసేషు నిశీర్యశల్యానాఖా శివో నః సుమనా భవ వీర్జం ధనుః కవర్దినో విశల్యో బాణవాగుం కుత అనేషం అస్యేషవాహురశం గతి యా దేహే ధర్మే షుష్టమహస్తే బభూవతే ధనుః తయాస్మాని విశ్వతస్తమయక్ష్మయా పరిభుజ నమస్తే అస్వాయుధాయ ధిష్ణవే ఉభాభ్యాముదతే నమో బాహుభ్యాం తమ సన్మనే పరితే సన్మనో హేతురస్మాన్ వృణద్దు విశ్వద నశోజిషిస్తమారే అస్మన్నిధే హితం నమో హిరణ్యవాహవే సేనాన్యే దిశాం చ పదతే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్య పశూనాం పదతే నమో నమస్తస్మిందరాజత్విషేమదేవసీనా పదతే నమో నమో బభ్రుషాజ విజాతినేన్నానాం పదతే నమో నమో హరికేశాయోగవేతనే పుష్టానాం పదతే నమో నమో భవస్య హేత్యేజగతాం పదతే నమో నమో రుద్రాజాతావినేక్షేత్రాణాం పదతే నమో నమః సూతాయ హంజాయవనానాం పదజే నమో నమో రోహితాయ పదజే వృక్షాణాం పదజే నమో నమో మంత్రిణే వాణిజాయ కక్షాణాం పదజే నమో నమో భువం పదజే వాయవస్కృతాయౌషధీనాం పదజే నమో నమ ఉచ్చైర్ఘోషాయ క్రందయతే పత్రీణాం పదజే నమో నమః కృత్స్నవేతాయ ధావతే సత్వనాం పదజే నమః నమః సహమానాజనిర్జాసిన ఆరుజాసినీనాం పతయే నమో నమః కగుపాయ నిషంగిణేస్తేనానాం పతయే నమో నమో నిషంగిణ ఇషిమదే తస్కరాణాం పతయే నమో నమో వంచతే పరివంచతే స్థాయూనాం పతయే నమో నమో నిచైరవే పరిసరాజారణ్యానాం పతయే నమో నమస్త్రికాభ్యో దిఖాగం సద్భ్యోష్ణతాం పతయే నమో నమో శివభ్యో నగ్నంతరభ్యప్తకం పదజయ నమో నమ ఉష్ణేషణే గిరిశరాజకృంశానాం పదజయ నమో నమ నిషమద్భ్యోధన్వాభ్యశ్చ వో నమో నమ ఆదన్వానేభ్యః ప్రతిదధానేభ్యశ్చ వో నమో నమ ఆయచ్చద్భ్యో విసృజద్భ్యశ్చ వో నమో నమాస్యద్భ్యో విద్యద్భ్యశ్చ వో నమో నమ ఆసీనేభ్యశ్చ వో నమో నమ స్వభద్భ్యో జాగ్రద్భ్యశ్చ వో నమో నమస్తిష్ఠద్భ్యో ధావద్భ్యశ్చ వో నమో నమ సభాభ్యస్తభాపతిభ్యశ్చ వో నమో నమో అశ్వేభ్యోశ్వపతిభ్యశ్చ వో నమః నమావ్యాసనేభ్యో విభ్యందేభ్యశ్చ వో నమో నమ ఉగణాభ్యస్త్రగం హదేభ్యశ్చ వో నమో నమో గృచ్ఛేభ్యో గృచ్ఛపదిభ్యశ్చ వో నమో నమో వ్రాతేభ్యో వ్రాతపదిభ్యశ్చ వో నమో నమో గణేభ్యో గణపదిభ్యశ్చ వో నమో నమో విలోపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమో నమో మహద్భ్యాక్షుల్లకేభ్యశ్చ వో నమో నమో రసిభ్యో రథేభ్యశ్చ వో నమో నమో రథే రథపదిభ్యశ్చ వో నమో నమః సేనాభ్యసేనానిభ్యశ్చ వో నమో నమః శత్రుభ్యసంగహేతుభ్యశ్చ వో నమో నమస్తక్షభ్యో రథకారేభ్యశ్చ వో నమో నమః కులారేభ్యశ్చ వో నమో నమః పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చ వో నమో నమ ఇషకృద్భ్యో ధన్వకృద్భ్యశ్చ వో నమో నమో విభజుభ్యస్వదిభ్యశ్చ వో నమో నమః స్వభ్యస్వపదిభ్యశ్చ వో నమః నమో భవాయ చ రుద్రాయ చ నమః శర్వాయ చ వసుపతయే చ నమో నీలగ్రీవాయ దశదిగంఠాయ చ నమః కవర్దినే చ వ్యుత్పకేశాయ చ నమః సహస్రాక్షాయ చ సమధన్వనే చ నమో గిరిశాయ చ చపిష్టాయ చ నమో మేఘష్టమాయ చేషుమదే చ నమో హ్రస్వాయ చ వామనాయ చ నమో బృహదే చ వర్షేజసే చ నమో వృద్ధాయ చ సంవృద్ధనే చ నమో అగ్రియాయ చ సమాయ చ నమః ఆశవే జాజజాయ చ నమః శేఖ్యజాగ శేభ్యాగ చ నమ పూర్ణ్యాగ చావస్వన్యాగ చ నమ స్వాగద్వేభ్యాగ చ నమో జ్యేష్ఠాగ జగనిష్టాగ చ నమః పూర్వజాగ చాపరజాగ చ నమో మధ్యమాగ చావగల్భాగ చ నమో దఘన్యాగ చ బుద్ధిజాగ చ నమః సోభ్యాగ చ ప్రతిసర్జాగ చ నమో యామ్యాగ చ క్షేమ్యాగ చ నమః పుర్వర్జాగ చ హృద్యాగ చ నమః శ్లోక్యాగ చావసాన్యాగ చ నమో వన్యాగ చ కక్ష్యాగ చ నమః శ్రవాగ చ ప్రతిశ్రవాగ చ నమః ఆశ్రేణాయ చాసురసాయ చ నమః రాజజాపభిందతే ధనమో బర్మిణే చ వరోచనే ధనమో బిల్మినే చ కవచనే ధనమ శ్రుతాయ చ శ్రుతసేనాయ చ నమో దుందుభ్యాయ చాహనన్యాయ చ నమో కృష్ణవే చ ప్రమృషాయ చ నమో దూతాయ చ ప్రహితాయ చ నమో నిషంగిణే చేషుమదే చ నమస్తేక్ష్ణేషవే చాయుధునే చ నమస్వాయుధాయ చ సంవనే చ నమస్మృత్యాయ చ నమః కాప్యాయ చ నేప్యాయ చ నమః సూర్యాయ చ సరస్యాయ చ నమో నాద్యాయ చ వైసంతాయ చ నమః కోప్యాయ చామక్యాయ చ నమో వశ్యాయ చావశ్యాయ చ నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ నమ ఏభ్యాయ చాతప్యాయ చ నమో వాక్యాయ చ రేష్మ్యాయ చ నమో వాస్తవ్యాయ చ వాస్తుపాయ చ నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ నమో హంద్రే చ హనీరసే చ నమో వృక్షేభ్యో హరివేశేభ్యో నమస్తారాయ చ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ నమస్తేభ్యాగ చ గోంగ్యాయ చ నమః పాల్యాగ చ ార్జాగ చ నమః ప్రతరణాయ చోత్తరణాయ చ నమః ఆదార్జాయ చాలార్జాయ చ నమః షష్ణ్యాయ చ ధేన్యాయ చ నమస్త్రిగద్యాయ చ ప్రహాహ్యాయ చ నమలిరణ్యాదశ ప్రవత్సాదశ నమఃకృంశిలాదశ క్షయణాదశ నమః కమగ్నేశ పురస్తదేశ నమో గోష్ఠ్యాదశ గృహ్యాదశ నమస్తల్భ్యాదశ గేహ్యాదశ నమః కార్యాదశ గర్భరేష్ఠాదశ నమో హృదయాదశ నివేష్ట్యాదశ నమః భాగం సబ్జాదశ రథస్యాదశ నమః సృష్ట్యాదశ నిత్యాదశ నమో లోప్యాదశ లభ్యాదశ నమః పూర్వ్యాదశ సౌమ్యాదశ నమః పర్ణ్యాదశ వర్ణ సద్యాయ నమోపగురమాణాయ జనమ ఆఖ్యదేశ ప్రఖ్యదేశ నమో వక్తిలిఖేభ్యో దేవాయాగం హృదయేభ్యో నమో విక్షేణకేభ్యో నమో విజిన్వత్కేభ్యో నమ ఆనిర్హతేభ్యో నమ ఆమీవత్కేభ్య అంధదస్పదే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణాం పశూనాం మాధేర్మా రోమో ఏషాం భించన మమత్ రాదేరుద్ర శివాధనో శివా విశ్వాహేషజి శివార్ద్రస్థేషజి తదానో మృణజీవసే ఇమానో రుద్రాయ తపసే కవర్ధినే క్షయద్వీరాజ ప్రభరామహే మతిం సమసద్యుపదే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాదురం ృానోరద్రోతమామయస్కృతిక్షయద్వీరాజనమసా విధేమతే యాచ్ఛాంధరాశమనురాగజే పితాశామరుద్ర ప్రణీత మానో మహాంతముదమానో అర్ధకం మానవృక్షం తముదమానవృక్షిత మానవధే పితరం మాతమాతరం రుజామానస్తనువో రుద్రరీరుష మానస్తోకేతనజే మాన ఆయుషి మానో గోషు మానో అశ్వేషేష వీరాన్ మానో రుద్రపామితోమధీర్హవిష్ం తోనుమసా విధేమతే ఆరాత్యే గోర్ణపదపోరుషద్భే క్షయద్వీరాజన్నమస్మేతే అస్తు రక్షాదనో అధిదేవ్యోధాదన శర్మ గచ్చద్విపరుహా ృతంగుబాను మృగన్న భీమం వహత్నముగ్రం మృడాచరిత్రే రుద్రస్తవానో అన్యంతే అస్మన్నివంతు సేనాద్రస్వరిపరిభ్యేషస్తర్మజరఖాయోరామృవద్ధస్తనశ్వమేధస్తోకాయతనజాతమృడయ మేఘత్తమ శివతమ శివోనస్సుమనాభవ పరమే వృక్ష ఆయుధం నిధాకృత్యం వసాన ఆచర వినాకం బిభ్రదాగి వికిరిత విలోహిత నమస్తే అస్సు భగవ యాస్తే సహస్రగం హేతజోన్యమస్మన్యవపంతు సహస్రాణి సహస్రథా బాహువస్తవ హేతజ తాశామీశానో భగవ పరాచీనాముఖాకృతి సహస్రాణి సహస్రశోదే రుద్రాధిభూమ్యా ఏషాగం సహస్రజోజనే మధన్వాని తన్మసి అస్మిన్మహత్యర్ణవే పరిక్షేపవా అసి నీలగ్రీవాశ్రుతిగంధా సర్వా అధక్షమాశరా నీలగ్రీవాశ్రుతిగంధా దివగం రుద్రా ఉపశ్రుతా ఏ వృక్షేషస్మిందరా నీలగ్రీవా విలోహితా ఏ భూతానామధిపదజో విశిఖాసక్కపద్దిన ఏ అన్యేషు వివిధ్యం ద్విపాత్రేషు ద్విపతోదనాన్ ఏ పథాంబలక్షలభృజాయుజుధ ఏ దేప్సాని ప్రచలంత శృగావంతో నిషంగిణ యజేతావంతస్త భోజాగంసో రుద్రావిత స్థిరేషాగం సహస్రజోధనే వధన్వాణి ధన్వసి నమోరుద్రేభ్యోజే పృథివిజాయిరిక్షేతి విజేషాము ప్రషమిషమస్తేభ్యోదశ ప్రాచేర్దశ దక్షిణాదశ ప్రతిచేర్దశోదిచేర్దశోర్ధాస్తేభ్యో నమస్తే నామృడయం సుదేగం విష్మాజష్టమాద్వేర్దం భోజం భేదధామి ఓం అశ్వన్నోర్ధం పర్వదే శుశ్రుజాణాం వాదే పద్యం నే వరుణస్ చతుష్మే మధ్యవోషేభ్యో వనస్పతిభ్యోధి సంవృతాంతాన్నమోర్జం ధత్తాలస్వగంధరాణా అస్మర్గస్తే క్షుదమం దేశుగృచ్చుజం దుష్మ సముద్రస్వామాఖాగ్నే పరిజామసి ఆపకో అస్మభ్యగం శివో భవ హిమస్వాజరాజునాగ్నే పరిజామసి ఆపకో అస్మభ్యగం శివో భవ ఉపస్మన్నుపవేతసే వత్తరం నదేష్వా అగ్నే విత్తమపాపసి మండోగితాభిరాగహిసే మండో యజ్ఞం పావకవర్ణకం శివం కృధి పావక ఆశితయం జాగృపా క్షామన్నృషవృషసోనభానునా తోర్భన్నజామన్నేతసస్యనూరణ ఆయోఘృణే అనదృషాణో అజర అగ్నేవకరోచిషామన్వజా దేవజిహ్వజా ఆ దేవానివక్షయక్షి చ పునఃపావకదే దివాగ్నే దేవాగుంహావ ఉపయజ్ఞకం హవిశ్చన అపామిదన్యజనకం సముద్రస్ నివేశనం అన్యంతే అస్మత్తపం దృహేతజ పావకో అస్మభ్యకం శివో భవ నమస్తే హరసే సోదృషే నమస్తే అస్మద్విషే అన్యంతే అస్మత్తపం దృహేతజ పావకో అస్మభ్యకం శివో భవ ఋషదేవత్సుషదేవద్వనసదేవత్థక్షదేవత్సవద్విదేవతే నమువభాగమాసతే అహుదాతో హవిషో యజ్ఞే అస్మిన్ సలెంజుహుధ్వం మధునో ఘృతస్య ఏ దేవాదేవేష్దేవత్తమాజనిదే బ్రహ్మ స్ఫురజేతారో ఆశయ ేవేషామగించననదే దివాన పృథివీరాధిష్ణుషో ప్రాణద అపానదాజానదాక్షుర్దావచ్చోదావరిబోదా హన్యంతే అస్మత్తబంధురేతర పావకో అస్మభ్యగం శివో భవ అగ్నిస్తిగ్మేణ శోచిషాజకం సర్విష్న్యత్రిణం అగ్నిర్నోపగంసతే రజిం సైనానేకేన సమిత్ర అస్మేష్టాదేవాగం ఆయతిష్ట స్వస్తి అరబ్ధో గోపా ఉతన పరస్వా అగ్నేమదుతరే మధ్యతీరి కేయమా విశ్వాభువనా నిజుఃపదృషిర్హోతాషసాదా పితాన ఆశిషా ద్రవిణమిమాన పరమచ్చదోపర ఆవివేశ విశ్వకర్మా మనసా యద్విహాయాధాతా విధాతా పరమోద సందృగ ేషామిష్టామిషామదంత్ర సహర్షేన్ పరేకమాహు యోన పితాజనితాయోనస్తతో అభ్యాసజ్జాన యో దేవానామృతేకేమతకం సంప్రశ్నం భువనాయం చన్యా ఆగజం దద్రవిణం సమస్మానుషజ పూర్వేదరిదారోన భూనా అసోర్తాసోర్తారజసో విమానే భూతాని సమగృణ్వన్మాని నతం విరాధరయుదం జజానాన్యద్యుష్మాగమంతరం భవాచి నిహారేణ ప్రావృతా జల్ప్యా చాసుదృపముక్షశాసశ్చరంధి పరో దివా పరదేనా పృథివ్యా పరో దేవేభిరసురేర్గుహాయత్ కవ్యస్వద్గర్భం రసమందో యత్ర దేవా సమగచ్చంత విశ్వే సమ్యగ్యర్థం ప్రసమంద్రాపోయత్ర దేవా సమగచ్చంత విశ్వే అయశనాభావ్యేకమర్పితమిదం విశ్వం భువనమధిశ్రితం విశ్వకర్మాదేవ ఆదిగ్యం సర్వో అభవద్విదేయ పితాజనదౌషధీనామపాంగర్భం జరథాత్పురుద్రా చక్షుష పితామనసాహిధీరోమే అజనం నన్నమానే యజేదంత అరదృగం హంతపూర్వహాదిద్యా వా పృథివీ అప్రథేత విశ్వతశ్చక్షురుత విశ్వతో ముఖో విశ్వతో హస్తపుత విశ్వత స్వాత్ సంబాహుభ్యాన్నమతి సంపద ప్రేద్యా వా పృథివీ ధనజం దేవజేకృష్దాసీతిష్టానమారంభణం కథమచ్చిమాసీత్ యే భూమిం జనయన్ విశ్వకర్మా విద్యావోర్ణోహమహిష్మక్షాజ్ఞనంకవసలక్షాసేద్యోద్యావాసిక్షు మనీషు నా మనసా పృచ్చతే బుదర్జతిష్టద్భువనాని ధారయన్ యాధామాని పరమాణి జాపమాజా మధ్యమా విశ్వకర్మాన్వతేమా శిక్షాసఖిభ్యో హవిషస్వధావస్వజంగజపదనుమంజుషాన వాచస్పతిం విశ్వకర్మాణమోదయ మనోజం వాజయ అద్యాహువేమ సనోనే తిష్టాహవనాని జోషజ విశ్వశంభో నమసే సాధుకర్మా నిష్టకర్మణ హావృతానస్వరంగజస్వదనువన్విషాణ ముహ్యన్వన్యే అభిరస్వప్నాస్మాకం మఘవా సూరిరస్సు విశ్వకర్మణ హావర్ధనేన ప్రాదారమింద్రమకరుణారభ్యం ఆత్మైశమనమంద పూర్వేరముగ్రో విహర్యాసత్ సముద్రాయ వయునాయ సింధూ నాం పతజయ నమః నదేనాగం సర్వాసాం మిత్రే హృదా విశ్వకర్మణే విశ్వాహామత్యం హరిః ృతాహుతాజస్పోషేణ సగం సృజ ప్రజజా సధనైన చేమం ప్రతరాంగృష సజానామసద్వశీ సమేనం మర్తసా సృజ దేభ్యో భాగత అసద్ యస్మో హవిర్గృహే తమగ్నేవర్ధయా తస్మై దేవాధిబ్రవన్నయం స బ్రహ్మణస్పతి బుదుత్వా విశ్వే దేవా అగ్నే ఫలం దుచిత్తిభిః సనోభవ శివతమస్ ప్రతీకో విభావసు పంచదిశో దైవేర్యమవంతు దేవీరపామతిం దుర్మతిం బాధమానా రాజస్పోషే యజ్ఞపతిమా భజంతే రాజస్పోషే అధిజ్ఞో అస్థాత్ సమిద్ధే అజ్ఞావధిమా మహానః ముక్షపప్రయేజ్యో గృహేతస్తప్తం ఘర్మం పరిగృహ్యాయజంత భూర్జాయమశమం తదేవాదేవ్యాయత్రే జోష్ట్రే దేవశ్రే శ్రీమనా శతపజా పరిగృహ్య దేవాయజ్ఞమాజన్ సూర్యశ్రీహరికేశ పురస్తాత్సవితాజ్యోతిజాగుంభస్రం తోషా ప్రసమయ్యాదిదేవ సంపశ్యన్ విశ్వాభువనాని గోపా దేవాదేవేభ్య అభ్యర్యంతో అస్సుర్వేదగం సమిత్రే సమితారజద్భి తురేలో యజ్ఞో యత్ర హర్యమే నిధతః పావకా ఆశుషో నోజుషంత దివానదేశ దివో మధ్య ఆస్త ఆపప్లివాన్ రోదసీ అంతరిక్షం స విశ్వాచేరభిజష్టే యథాచేరం ధరాపూర్వమపరం చ కేతుం ఉక్షాసముద్రో అరుణస్సు వర్ణ పూర్వస్థజోనిం విదురా విభేష మధ్య దివో నిహిత ప్రశ్నిరస్మా విచక్రమే రజస పాత్యంతౌ ఇంద్రం విశ్వా అవేవృథాన్ సముద్రోజత సంగిర రథేతమగో రథేనాం వాజానాగం సత్పతిం పతిం సుమ్నహోర్యజ్ఞో దేవాగం ఆచవక్షద్యక్షదగ్నిర్దేవో దేవాగం ఆచవక్షత్ వాజస్యమా ప్రసవేణోహ్యాభేణోదగ్రభేత్ అథా సపద్నాగుం ఇంద్రో మే నిగ్రాభేణాసరాగుం మగః ఉద్గ్రాభం చ నిగ్రాభం చ బ్రహ్మదేవా అవివృధన్ అథా సపద్నానింద్రాగ్నే మే విశోచే నాన్యస్యతాం ఆశుశిషామో వృషభో న యుద్ధోఘనాఘనః క్షోభనశ్చర్షణీనాం సంగ్రంథనోనిమిషతకం సేనా అజగత్సాకమింద్ర సంగ్రంథనేనామిషేణ జిష్ణునాయుత్కారేణ దుశ్చలమైన ధృష్ణునా సజేంద్రేణ జగతత్సహద్భయ్యతో నరవిషుహస్తేన వృష్ణా సైషుహస్తే సర్షంగిభిర్వశేషగ్యుద్ధారయుధగింద్రోగణేన సగం ప్రజిత్సాపాహోర్ధన్ వా ప్రతిహితాభిరస్తా బృహస్పదే పరిదేజాథేన రక్షోహామిత్రాగుం అపబాధమాన సేనా ప్రవృణోజుధానం అస్మాకమే ధ్వితారథానా గోత్రభిదం గోవిదం వజ్రవాహం జగం తమధిమ ప్రవృణం ధమోజస ఇమగం సజాత అనువేదయమింద్రగం సఖాజో నసగం రభద్రం బల విజ్ఞాగస్థవిర ప్రవేర సహస్వాని వాజేయమానగ్రహ అభివేరో అభిసత్వా సహజాజేత్రమింద్రణసమాతిష్టగోమిగో ప్రాణి సహతాగాహమానో దాయో వీరశ్రతమన్యురింద్ర దృశ్యమన కృతనాశాడయుద్ధోస్మాకం సేనా అవతు ప్రయుత్సు ఇంద్ర ఆశాన్మేగా బృహస్పతిర్దక్షిణారజ్ఞ పునజయ సోమ దేవదేనాభిభంజతేనాంజయంతేనా మరుదోజంధ్వగ్రే ఇంద్రశ్రవిష్ణోవరుణశ్చరాజ్ఞ ఆదిత్యానాం మరుతాగం సర్ధముగ్రం మహామనసాం భవనశ్రవాణాం ఘోషో దేవానాం జగతాముదస్థాత్ అస్మాకమింద్రస్తమృతేషు ధ్వజేష్మస్మాకయ్యా ఇషవస్థా జయంతో అస్మాకం వేదా ఉత్తరే భవంతస్మానుదేవా అవగాహవేషు ఉత్సర్షయమగవన్నాయుధాన్యుత్సత్వనామగానాం మహాగుంసి రుద్రగ్రహం రాజనాం రాజనాన్యుద్రథానాం జగదామే దుఘోష ఉపప్రేత జగదానరస్థిరావశ్వం దుబాహవ ఇంద్రవశ్శర్మ గచ్చత్వనాధిశ్రాయ సాసత అవసృష్టాపరాపదశర బ్రహ్మసగంసిత దశామిత్రాం ప్రవిశమేషాం కంచనోక్షిషమానదే వర్మభిశ్చాదజామి సోమస్వా రాజామృతేనాధివస్తాంరిమస్తే అస్తు జగంతం త్వామనుమదంతు దేవాణా సంపదంతి కుమారామి శిఖాదివ ఇంద్రోనస్తత్ర వృద్రహా విశ్వాహ శర్మ యచ్చతు ప్రాచేమన ప్రతిసంవేహి విద్వానగ్నేరగ్నే పురో అగ్నిర్భవేహ విశ్వా ఆశాదేవ్యా నో విభాగ్యోర్జన్నోధే ద్విపదే చతుష్పదే క్రమద్ధమగ్నినాగముక్షగుంహస్తేషు విభ్రద యువపృక్షకం సువర్గత్వా మిశ్రా దేవేభిరాధ్వం పృథివ్యా అహముదంతరిక్షమారుహమంతరిక్షాద్దివమారుహం దివో నాగస్త పృష్టాత్ సువర్జ్యోతిరగామహం సువర్యంతో నాపేక్షంతాద్యాగం రోహం తిరోదసీ యజ్ఞే విశ్వతోధారకం సువిద్వాగం సోవితే నిరే అగ్నే ప్రేహి ప్రథమో దేవజతాంచక్షుర్దేవానాముతమర్త్యానా వియక్షమానా భృగభిస్త జోషా సువర్యం భృగజమానా స్వస్తి నర్కోషా సా సమనసా విరూపే ధాపజయతే శిశుమేకం సమీచే క్షామా రుక్మో అంతర్విభాతి దేవా అగ్నిం ధారయం ద్రవిణోదా అగ్నే సహస్రాక్షశతమోర్ధ్యం సతంతే ప్రాణా సహస్రమమానా సాహస్రస్య రాజదేశ చేతస్మై దేవిధే మవాజాన స్వాహా స్వర్ణాసి గరుద్మాహాన్ పృథివ్యాగం చేత పృష్టే పృథివ్యాసేత భాసాంతరిక్షమాజ్యోతిషాదిపముత్తభానజేజసాది సముద్రిగుంహ ఆజుహ్వాన సుప్రతీక పునస్తాదగ్నే స్వాయో నిమాసేత సాధ్యా అస్మిన్ తథసే అభ్యుత్తరస్మిన్ విశ్వే దేవాదమానశ్చేత ప్రేధ్యో అగ్నేదేది పురో నోజస్రజా సూర్మ్యాయమిష్ట స్వాగుంశస్వంత ఉభయం దివాజా విధేమదే పరమే జన్మన్నగ్నే విధేమస్తోభైరవరే సతస్థే యస్మాజ్యోనే రుదారి సాజేతం రత్వే హవేగుంహిదుహురే సమిధ్యే తాగుంస విదుర్వరేణ్యస్త చిత్రామాహం వృణే సుమతిం విశ్వజన్యా యామశ్రగంభో అదుహర్తృపేనాగుం సహస్రధారాం పజతామహీంగా సప్తతే అగ్నే సమిధ సప్త జిక్వా సప్తర్షయ సప్తధామ ప్రజాని సప్తహోత్రా సప్తధాద్వాజంది సప్తజో నీరాపిణ స్వాఘతేన ఈదృంచాన్యాదృంచైతాదృంచ ప్రతిదృంచమితశ్చ సంమితశ్చ సభరా శుక్రజ్యోతిష్ట చిత్రజ్యోతిష్ట సత్యజ్యోతిష్ట జ్యోతిష్మాగిష్ట సత్యశ్చర్తపాశ్చాత్తగుంహా రజిత్త సత్యజిత్త సేనజిత్త సుషేణశ్చాంతమిత్రశ్చ దూరే అమిత్రశ్చ గణ ఋతశ్చ సత్యశ్చ ధ్రువశ్చ ధరుణశ్చ ధర్తా చ విధర్తా చ విధారయ ఏదృక్షాస దేతాదృక్షాస ఊషుణః సదృక్షాస ప్రతి సదృక్షాస ఏతన మిదాసశ్చ సంమితాసశ్చ న భూతజే సఫరసో మరుతో యజ్ఞే అస్మిన్నింద్రం దైవేర్విశో మరుతోనువర్త్మానోజేంద్రం దైవేర్విశో మరుతోనువర్త్మాన ఏమిమం యజమానం దైవేశ్చ విశో మానుషేశ్చానువర్త్మానో భవంతు జీవోదస్యేవ భవతి ప్రతీకం యద్ధర్మే జాతి సమదాముపస్థే అనాగద్ధజాతనువాజత్వము సద్వర్మణో మహిమాపిపత్తు ధన్మనాగా ధన్మనా చిందదేమ ధన్మనా దేవ్రాస్తమదోజయమ ధనశత్రోరపకామం కృణోతి ధన్మనా సర్వా ప్రతిశోదయమ భక్ష్యంతి వేదాగనేకం దిగర్ణం విజగం సుఖాయం పరిషస్వజానా యోచేవ సింధే విధపాచిధం వంజా ఇజగం సమనే పాలయంతి ఆచరంతి సమనే వజోషామాదేవ పుత్రం విభృతముపస్థే అపశత్రోనేగం సంవిధానే ఆజ్ఞే విస్ఫురంతే అమిత్రాని బహ్లీనాం పితా బహుళస్య పుత్రశ్చాకృణోతి సమనామగత్య విశుతిస్తర్వాజగతి ప్రసూత రచయతిష్టన్నయతి వాజిన పురోయత్ర కామయతే సుషారసి మహేశూనాం మహిమానం పనాయ నమన పశ్చాదనుయచ్చంతి రశ్మయ దేవులాన్ ఘోషాన్ గృణ్వతే వృషపాణయోశ్వారసేభిస్సహ వాజయంత అవక్రామంత ప్రపదైరమిత్రాన్ క్షిణం దిశద్రోగం రణపవ్యయంత రథవాహనగం హవిరస్ నామయద్రాయుధం నిహితమస్య వర్మ తాద్రారథముపశగ్మగం సదేమ విశ్వాహావజగం సుమనస్తమానా స్వాదుషగం సద పిలలోవజోధాకృశ్రేసుదశక్తివంతోగభీరాః చిత్రసేనామిషుపదా అవృద్ధ్యా సతో వీరా పురవో వ్రాతసాహాః బ్రాహ్మణా పితర సౌమ్యాధ శివేణోషాణ ప్రాతులితామృతోరక్షామాకిర్ణో అగసగం సజీ సదా స్వర్ణం వస్తే మృగో అశ్చాదంతో గోభిస్తావతి ప్రసూతరస్తద్రవంతి తాస్మభ్యమిషవశర్మ జగుంసన్ పరివృంఘినోస్మాతు నస్తనో సోమాధిబ్రవీతు నోది శర్మ యచ్చతు ఆజంఘం దిశాం వేషాం గగనాగుం ఉపజిఘ్రతే అశ్వాజని ప్రచేతసోశ్వాన్ సమత్సు చోదయ అహిరివ భోగే పర్యేతి బాహుం ఛ్యాజాహేతిం పరిబాధమాన హస్తఘ్నా విశ్వాజునాని విద్వాన్ పుమాన్ పుమాగుం సంపరిపాదు విశ్వదః వనస్పతే వేర్ఘం గోరి భోజా అస్మత్సఖా ప్రతరణ సువీర గోభిస్వన్నో అసి వేడజస్వాస్థాతే జగద్ జయత్వాని ఇవ పృథివ్యా పరిజోజమధ్వజం వనస్పతిభ్య పరిజాభిగుంస అపామోజ్మానం పరిగోభిరాభిమింద్రవజ్రగం హరిషారథం గజ ఇంద్రశ్రవజ్రో మరుదామనేకం మిత్రశ్రగర్భో వరుణశ్రనాభి సేమాన్నో హవ్యజాతింజుషాణో దేవరథ ప్రతిహవిజాగృభాయ ఉపశ్వాసమే ముదజ్జాం పురుత్రాదే మనుతాం విష్ఠితం జగత్ సగుంభే సజోరింద్రేణ దేవైర్దూరాజ్జవీరో అపసేధ శత్రూన్ ఆక్రందరవరమోజో నాధానిష్టనిహితురితా బాధమాన అవబ్రోధగుంభే దుక్షునాగం ఇత ఇంద్రస్య ముష్టిరసి వీరయస్వ ఆమూరజ ప్రత్యావర్తేమాక్యమద్దుంభిర్వాదేతి సాశ్వర్ణాశ్రరం వినో నరోస్మాగమింద్రరచినో జయంతు యదక్రంద ప్రథమం జాయమాన బుద్ధ్యాన్ సముద్రాతవాపురేషాత్ శేనస్య పక్షా హరిణస్ బాహో ఉపస్తోత్రం మహి జాతం తే అర్వణ్యమేన దత్తం ద్రిపదేన మాజునగేంద్రయేణం రథమో అభ్యతిష్టత్ గంధర్వో అస్తరసనామ గర్భాత్ సోరాదశ్వం వసవో నిరతష్ట అసి యమో అస్యాదిత్యో అర్వన్న సిద్ధితో గుహ్యేన వ్రతేన అసి సోమేన సమయా విదగ్ధ ఆహుస్తే త్రీణి దివిబంధనాని త్రీణి ద ఆహుర్దివిబంధనాని త్రీణ్యప్సు త్రీణ్యంత సముద్రే ఉదేవమే వరుణశ్చర్భనయత్రాత ఆహు పరమం జనిత్రం ఇమాదేవాజంగమవాజనామా సభానాగం సనతం నిధానా అత్రాదే భద్రాలసనా అపశ్యమృతశ్రయా అభిరక్షంతి గోపాః ఆత్మానం దే మనసారాదజానామవో దివా పతయంతం పతంగం శిరో అవశ్యం వసిభిః సుగేభిరవేణుభిర్జేహమానం పటత్రి అత్రాదే రూపముత్తమమపశ్యం జిగేషమానమిష ఆపదే గోః యదా ఏమర్తో అనుభోగమానదాదిగ్రసిష్ఠవోషధీరజేగ అనుద్వారసో అనుమర్జో అర్వన్ననుగావో నుభగః కనీనా అనువ్రాతాసస్తవ సక్షమే దురనుదేవామమిరే వీర్యంతే హిరణ్యశృంగోజో అశ్రపాదామనోజవా అవర ఇంద్ర ఆసీత్ దేవాదిదస్య హవిరజ్జపాజనుజో అర్వందం వసమో అర్ధతిష్ఠత్ ఏర్మాందాసస్థిమధ్యమాసస్తం సూరణాసో దివ్యాసో అద్యాహ అవింసా ఇవ శ్రేణి శోచతం తేకదాక్షిషుర్భిజమధ్యమస్వాహ అవశరీరం వదజస్మరమంతమచిత్రం వాదీమాన్ తమ శృంగాన్ని వేక్షితా పురుత్రారణ్యేషు దర్పురాణాచరంతి ఉపప్రాగాచ్ఛసనం వాజర్వాదే వద్యేషామనసాదీధ్యాన అధః పురో నీగతేనాభిరస్యానుపశ్చాధ్యమయోయంతిరేభాః ఉపప్రాగాః త్వరమిన్యచ్ఛతస్థమనుపాగుం అచ్చాపితరం మాదరం చ అద్యా దేవాన్ దుష్టతమాహి గమ్యాసాస్తే దాసుషేమాల్యాణి మానా మిత్రో వరుణమాయుందర్భుక్షామరుత పరిక్షన్ యద్వాజినో దేవజాతస్త సప్తే ప్రవక్ష్యామో విదసే వీర్యాణి యర్నిజారేక్ష్ణసా ప్రావృతస్య రాజంగృహేతాం ముఖదో నయంతి సుప్రాగజో మేమ్యద్విశ్వరూపజింద్రాపోష్ణా ప్రియమప్యేతి పాథః ఏషాగః పురో అస్మేన వాజినా పూష్ణో భాగో నీజతే అభిప్రజయత్పురోడాశమర్వతాత్మష్టేనగంసౌ శ్రమసా గచిన్వతి యద్ధమిశ్వమృతశోదే భజాగంధర్మానుషా పర్యస్వన్నగంతి అత్రాగోష్ణ ప్రథమో భాగజయతి యజ్ఞం దేవేభ్యః ప్రతివేదయన్మజః హోదార్జురావజ అగ్నిమింభోగ్రావగ్రాభవుదశగ్రస్తాసు విప్రః తేన యజ్ఞేన స్మరం కృతేన స్పృష్టేన భక్షణా ఆపృణధ్వం రూపవ్రస్కా హృదయే రూపవాహాశారంజే అశ్వజూపాయ తక్షతి ఏషార్వతే పతనకం సంభరం చుకో తేషామభిగోర్తిర్న జన్మతు ఉపప్రాగాత్సుమన్మేధాజమన్మదేవానామాశా ఉపవీతపృష్ఠ అన్వేనం విప్రార్షజో మదంతి దేవానాం పుష్టే చక్రమాసు బంధుం యద్వాదినో దామసంతానమర్వతో జాశీర్షణ్యారసనారజ్జులస్య యద్వాఘాస్య ప్రభృతమాస్య తృణగం సర్వాతాతే అపి దేవేష్మస్తు యదశ్వస్య క్రవిషోమక్షిగాశయద్వా స్వరౌ స్వథితౌ లిప్తమస్తి యద్ధస్తయోశ్చ మితుర్యం నషేషు సర్వాతాతే అపి దేవేష్మస్తు యదోమధ్యముదరస్యాపవాదిజ ఆమస్య క్రమిషో గంభో అస్తి సుకృతాదచ్చమిదారః కృణ్వంతో తమేధకం సుతపాకం వసంతు యత్తేగాద్రాదగ్నినా పచ్యమానాదభిశూలం నిహతస్యావధావతి మాదధ్వోన్యామాశ్రుషన్మాతృణేషు దేవేభ్యస్తదుషద్భ్యో రాధమస్తు యే వాజినం పది పశ్యంతి పక్వైరే మాహుస్సరభర్నిరహరేతి ఏ సార్వతో మాగం సశిక్షాముపాసతపుతో దేశామభిగోర్తిర్నయన్వతు ఎన్వేక్షణం మాగస్పజన్యా పాత్రాణి యోష్ణ ఆసేచనాని ఓష్మణ్యా విధానా చ లూణామంగా సూనా పరిభోషంచస్వం విక్రమణం నిషదనం వివర్తనయ్యచ్చ పద్వేషమర్వత యచ్చ పవౌ యచ్చ ఘాతం ఘాతసర్వాతాతే అపి దేవేష్మస్తు మాత్వాగ్న్యధ్వనయుద్ధోమగం ధర్మోఖాభ్రాజంచిత్రజగ్భిః ఇష్టం వేదమభిగోర్ధ్వం వషకృతం తం దేవాసప్రతిగృహ్ణంచస్వం ఏదశ్వాజవాసపువస్తృణం తథే వాసంజాహిరణ్యాన్యస్మై సందానమర్వం తం పడ్వేషం ప్రజా దేవేష్వాజామయంతి యద్దే సాదే మహసా సూకృతస్య వాష్ణిజా వాకషజా వా తథోద సృజే వదా హవిషో అధ్వరేషు సర్వాతాదే బ్రహ్మణా సోదజామి తత్సృగం సద్వాజినో దేవబంధోర్వం క్రీరశ్వస్య స్మృతి సమేతి అచ్చిద్రాగాద్రావజునా గృణోదపరుష్పరుఘుష్యా విశస్త ఏకస్పష్టులస్వస్యామిషస్తాద్వాజంతారాభవతస్తర్తు జాతేగాద్రాణామృతుసా కృణోమితాపిండానామృజుహోన్యగ్న మాద్వాదవద్భుజ ఆత్మా పియంతం మా స్వజస్తనువ ఆతిష్టిపత్తే మా దేగద్మరమిషస్తాదిహాయ శద్రాగాత్రాన్యసిమిచూక నవా ఉవే తన్మయసే బలిష్యసే వాగుంకిదేషి పశుభిస్తువేభిః హరిజయం జాపృషభే అభూతముపాస్తాద్వాజీపురిరాసతస్య సుగవ్యన్నో వాజే స్వశ్రియం పుంస పుత్రానం ఉత విశ్వాపుషకం రజిం కనాగాస్తన్నో అజిదిష్ణో వృక్షన్నో అశ్వో వనతరం హవిష్మాన్ అగ్నా విష్ణో సజోషసే మావద్ధంతు వాంగిర నిమ్నైర్వాజేభిరాగతం వాజశ్చమే ప్రసవశ్చమే ప్రయతిష్టమే ప్రతిష్టమే ధీతిష్టమే క్రతుష్టమే సరశ్చమే శ్లోకశ్చమే శ్రావశ్చమే శ్రుతిష్టమే జ్యోతిష్టమే శుభశ్చమే ప్రాణశ్చమే బాణశ్చమే జ్ఞానశ్చమే సుష్టమే చిత్పంచమాధీపంచమే వాచ్యమే మనశ్చమే చక్షుశ్చమే శ్రోత్యంచమే రక్షశ్చమే బలంచమబోధశ్చమే సమశ్చమాయుష్టమే జరాచమాత్మాచమే తను మే సమ్మతమే వర్మచమేంగాని చమే స్థాని చమే పరోగం చమే శరీరాని చమే జ్యేష్ఠం చ మహాధిపత్రం చమే మన్యుష్టమే భామశ్చమే వస్త్రమేంభస్త్రమే దేమాచమే మహిమాచమే వరిమాచమే ప్రతిమాచమే వష్మాచమేంద్రాసుజాచమే వృద్ధంచమే వృద్ధిశ్చమే సత్యంచమే శ్రద్ధాచమే జగచ్చమే ధనంచమే వసస్తమే త్విషశ్చమే క్రీడాచమే మోదశ్చమే జాతంచమే దరిష్యమాణంచమే సూక్తంచమే సుకృతంచమే విత్తంచమే వేద్యంచమే భూతంచమే భవి ష్యచ్చమే సుగంచమే సుమసంచమరిధ్వంచమరిధ్యష్టమే గప్పంచమే గుప్తిష్టమే మతిష్టమే సుమతిష్టమే సంచమే వయస్తమే ప్రియంచమే ను కామస్తమే కామస్తమే సోమనసస్తమే భద్రంచమే శ్రేయస్తమే వస్త్రస్తమే రసస్తమే భగస్తమే ద్రవిణంచమే దంతాచమే ధర్తాచమే క్షేమస్తమే తృజస్తమే విశ్వంచమే మహస్తమే సంవిత్సమే జ్ఞాప్రంచమే సోష్టమే ధోష్టమే శీరంచమే లగస్తమరుతంచమే మృతంచమే లక్ష్మంచమే నామయచ్చమే జీవాదుష్టమే దీర్ఘాయుత్వం మే విక్రంచమే భయంచమే సుగంచమే సగనంచమే సుషాచమే సుజనంచమే భూచమే సోహృదాచమే భయశ్చమే రసస్తమే ఘతంచమే మధుజమే సభ్యష్టమే సవేదిష్టమే కఠిష్టమే వృష్టిష్టమే జయుక్తంచమోద్భ్యంచమే రజస్తమే రాజస్తమే పుష్కంచమే పుష్టిష్టమే విభుజమే ప్రభుజమే బహుజమే భోజస్తమే పూర్ణంచమే పూర్ణవరంచమే క్షిష్టమే గోజవాశ్రమే అన్నంచమే క్షుచ్చమే వీరజస్తమే జవాశ్రమే మాఘాశ్రమే జలాశ్రమే ముగ్గాష్టమే ఖల్వాష్టమే మధుమాష్టమే మధురాష్టమే ప్రియంగవష్టమే నవష్టమే శ్యామాకాష్టమే నీవారాష్టమే అస్మాచమే మృత్తికాచమే గిరయస్తమే పర్వతాష్టమే శిఖరాష్టమే వనస్పతయస్తమే హిరణ్యంచమే యస్తమే శ్రీసంతమే ప్రభుష్టమే శ్యామంచమే లోహంచమే అగ్నిష్టమాపశ్చమే వేరుధశ్చమోషధయస్తమే కష్టవచ్యంచమే కృష్టవచ్యంచమే గ్రామ్యాష్టమే వశవారణ్యాశ్చ విజ్ఞానకల్పం తాం యుక్తంచమే విద్యుష్టమే భూతంచమే భోజశ్చమే వసతమే వసతిష్టమే కర్మచమే శక్తి ష్టమే అర్థస్థమయమస్తమరిదిష్టమే జతిష్టమే అగ్నిష్టమరింద్రస్తమే సోమశ్చమరింద్రస్తమే సవితాచమరింద్రస్తమే సరస్వతీచమరింద్రస్తమే ఉషాచమరింద్రస్తమే బృహస్పతిష్టమరింద్రస్తమే మిత్రస్థమరింద్రస్తమే వరుణస్థమరింద్రస్తమే త్వష్టాచమరింద్రస్తమే ధాతాచమరింద్రస్తమే విష్ణుశ్చమరింద్రస్తమే శ్రీనోచమరింద్రస్తమే మదతస్థమరింద్రస్తమే విశ్వేచమే దేవాలింద్రస్తమే పృథివేచమరింద్రస్తమే అంతరిక్షమరింద్రస్తమే వ్యావుష్టమ మరింద్రస్తమే దిశస్థమరింద్రస్తమే మోర్ధాచమరింద్రస్తమే ప్రజాపతిష్టమరింద్రస్తమే పాగుంసుష్టమే రశ్మిష్టమే దాహాద్ధస్తమేధిపతిష్టమ ఉపాగుంసుష్టమే దర్యామస్తమ ఐంద్రవాజవస్తమే నేత్రావరుణస్తమ ఆశ్వినస్తమే ప్రతిప్రస్థానస్తమే శుక్రస్తమే మన్సేతమ ఆంగ్రహణస్తమే వైశ్వదేవస్తమే ధ్రువస్తమే వైశ్వామరస్తమరుగ్రహాస్తమే దివ్యాక్షమైంద్రా ఇంద్రాష్టమే వైశ్వదేవస్యమే మరుత్వదేరాష్టమే మాహేంద్రష్టమాదిత్యష్టమే సావిత్రష్టమే సారస్వతష్టమే పౌష్ణష్టమే పాగ్నేవతష్టమే ఆయుర్వాదనష్టమే సింహస్తమే బలిష్టమే వేదిష్టమే ధృగ్రజాష్టమే శుచస్తమే తమసాష్టమే గ్రావాణష్టమే స్వరవస్తమో పరవాష్టమే చషమనేతమే యోనకాశస్తమే వాయుజానజమే బోధభిత్తమ ఆజవనీలస్తమ ఆగ్నేయమే విధ్వానంతమే గ్రహాష్టమే అష్టమే ప్రోడాశాష్టమే పశతాష్టమే వృతస్తమే స్వగాకారష్టమే అగ్నిష్టమే ధర్మష్టమే అర్కష్టమే సూర్యష్టమే ప్రాణష్టమే శ్రమేధష్టమే పృథివీ శమే దిదిష్టమే దిదిష్టమే ద్యౌష్టమే చక్వరి రంగుల జ్యోతిషస్తమే యజ్ఞేన కల్పం ప్రావృచ్చమే సామశమే స్తోమష్టమే దిజుష్టమే దీక్షాచమే తపశ్చమ ఋతుష్టమే ప్రపంచమే హోరాత్రయోర్వృష్ట్యాభ్యహద్రసం తరే శమే యజ్ఞేన కల్పేత గర్భాష్టమే వత్సాష్టమే ప్రియవిష్టమే ప్రియవీషమే ద్రవాక్షమే నిత్యోహేషమే పంచావిష్టమే పంచావేశమే త్రివత్సష్టమే త్రివత్సాధమే ద్రవాక్షమే తృగౌహీషమే వష్టవాచ్యమే వష్టౌహీషమ ముక్షాచమే వషాచమర్షభస్తమే రేహచ్చమే గర్భాంశమే ధేనుశ్చమ ఆయుర్యజ్ఞేన కల్పదాం ప్రాణో యజ్ఞేన కల్పదాం పాయోయజ్ఞేన కల్పదాం ధ్యానోయజ్ఞేన కల్పదాం చక్షుర్యజ్ఞాన కల్పతాశ్రాత్రయజ్ఞాన కల్పతా మనోయజ్ఞాన కల్పతా వాజ్ఞాన కల్పతా మహాత్మాయజ్ఞాన కల్పతా యజ్ఞోయజ్ఞాన కల్పతా ఏకాశమే త్రిశ్రష్టమే పంచశమే సప్తశమే నవశమదేకాదశమే త్రయోదశమే పంచదశమే సప్తదశమే నవదశమదేక విగంశతిష్టమే త్రయోవిగంశతిష్టమే పంచవిగంశతిష్టమే సప్తవిగంశతిష్టమే నవవిగంశతిష్టమదేక త్రిగంశమే త్రయస్త్రిగంశమే చతస్రష్టమే అష్టౌశమే ద్వాదశమే షోడశమే విగంశతిష్టమే చతుర్విగంశతిష్టమే అష్టావిగంశతిష్టమే ద్వాత్రిగం సత్యమే క్షత్రిగం సత్యమే చత్వారిగం సత్యమే చతుశ్చత్వారిగం సత్యమే అష్టాచత్వారిగం సత్యమే వాచస్థమస్తాభిశ్చ కృతశ్చ శుభశ్చమోర్ధ్వాచౌయస్్యాజనశ్చాన్యస్థ భౌమనశ్చ భువనశ్చాధిపతిశ్చ వాజోనస్తప్త ప్రతిశస్తతస్రో వామరావత వాజో నో విశ్వైర్దేవైర్ధనసాతామిహావతు విశ్వే అద్య మరుతో విశ్వభూతి విశ్వే భవన్ వర్ణరస్తమిద్భాః విశ్వే నో దేవా అవసాగమంతు విశ్వమస్తు ద్రవిణం వాజో అస్మే వాజస్ ప్రసమం దేవారథైర్జాతా హిరణ్యయైః అగ్నిరింద్రో బృహస్పతిర్మరుతః సోమపీతరే వాజే వాజేవత వాజునో నోధనేషు విప్రామృదాజ్ఞాః అశ్రమధ్వస్వతమాదయ్యం దృప్తాజాతమసిభిర్దేవజానీ వాజ పురస్కారుతమధ్యతో నో వాజో దేవాగం ఋతుభిః కల్పజాతి వాజస్సి ప్రసవోనన్నమేది విశ్వా ఆశా వాజపతిర్భవేయం వజ పృథివ్యాం వజవోషదేషు వజో దివ్యం దరిక్షే వజోధాం వయస్వే పురుషస్సంతు మహ్యం సంమాసుజామి పదసాశుతేక సంమాసుజాంగపవోషధీభిః సోహం వాచకం సనేజమగ్నే నర్దోషాసా సమనసా విరూపే ఘాపజయతే శిశుమేకకం సమీచీ జావాక్షామా రుక్మో అంతర్విభాది దేవా అగ్నిం ధారయం ద్రవిణోదాః అభద్రోతి నభస్వానాద్రదాను శంభోర్మజోభోరభిమావాహి స్వాహా మారుతోసి మరుతాంగణ శంభోర్మజోభోరభిమావాహి స్వాహా వస్సుల చదువస్వాన్ శంభోర్మజోభోరభిమావాహి స్వాహా అగ్నిజనభి శవసాధిదేన దివ్యం సువర్ణం వజతా గృహంతం రజం పదేమ బ్రభ్నస్తపిష్టపగం సువోరుహాణ అధినాకముత్తమే యోగే వక్షావజరౌపదతృణోయాభ్యాగం రక్షాగస్తపహగస్తగ్నే తాభ్యాం పదేమ సుతముకైయత్రర్షయ ప్రథమజాయే పురాణా తుదశ సమగ్రజ నిజం దుర్దక్ష శేతరితావా హిరణ్యవక్షస్య గుణోరణ్యర్మహాన్ సహస్రేషత్త నమస్తే అస్సు మామాహిగంసేర్విశ్వస్య మూర్ధన్న తిష్టతి శ్రిత సముద్రే దే హృదమంతరాజ్జా వా పృథివీ భువనేష్వర్పితే బుధ్నో దత్తో దృథింభిన్వ పర్జన్యాదంతరిక్షా పృథివ్యాస్తతో నో విష్ట్యావత దివో మోర్ధాది పృథివ్యానాభిరోర్గవామోషధీనా విశ్వాదుశర్మ సర్వసా నమస్పసే ఏనరిభజస్తపసా సత్రమాసతేంధానా అగ్నిం సుమరాభరం ప్రహ తస్మిన్నహన్యదేనాకే అగ్నిమేతమాహుర్మనవస్తేర్నవలిషం తమ్ పత్నీభిరనుగచ్చేమదేవా పుత్రైర్భ్రాతృతవా హిరణ్యై నాకం గృహానా సుకృతస్ లోకే తృతీయే పృష్టే అధిలోచనే దివ ఆ వాచో మధ్యమరుహద్భురణ్యగజమగ్నిస్తత్వతిష్టేకితాన నిష్టే పృథివ్యానిహితోత విద్యుతరథస్పదం కృణుతే పృథన్యవ అయమగ్నిర్వేదతమోవజోధా సహస్రయో దీప్యతామ ప్రయుచ్ఛన్ నిర్భ్రాజమాన శరీరస్య మధ్యముప ప్రజాత దివ్యాని ధామ సంప్రచ్య మధ్యమను సంప్రజాతాగ్నేపచోదే భజానాం కృణుధ్వం అస్మిన్ సహస్రహస్మిన్ విశ్వే దేవాగయమానశ్చతీదత ఏనా సహస్రం వహసి జనా సర్వేదసం ఏమయ్యన్మావహదే భజానోజముత్తమ తద్వ్యస్వాగ్నే ప్రతిజాగిత్యేన విష్టాభూర్జే భయం హృదయతామయం చృణ్వగ్స్వాభితరయువానమన్వాతాగుంసే త్వజితం సుమేతం అయం తేజో నిజోజతో జాతో అరోజసా అంజానన్నగ్నారోహాధానోవర్ధజాదయి మమాగ్నే వజ్రో విహవేష్స్తు వయం ద్వయం ధానాస్తనుపం వృషేమ మహ్యన్నమంతామృతిశ్రస్వజాధ్యక్షణమృతనాజేమ మమ దేవా విహవే సంతు సర్వీంద్రావంతో మరుగో విష్ణురగ్ని మమాంతరిక్షమురుగోపమస్తు మహ్యం వాదఃపవతాం కామే అస్మిన్ మయి దేవాద్రవణమాజదంతా మయ్యాసీదస్సు మయి దేవూతి నైవ్యాహోతారామనిహంతపోర్వేష్టాశ్రామదనువాసువీరా మహ్యం గజంతు మమజాని హృజాగోజిస్ సత్యా మనసో మే అస్సు ఏ నో మానిగాగతమజ్జనాహం విశ్వే దేవాసో అధివోచతా మే దేవే షడుర్వేరుణ కృణోద విశ్వే దేవాసీరగ్వం మహాస్మహి ప్రజామాతనో ధర్మానథామద్విషదే సోమరాజన్ అగ్నిమన్యం వృజనుదం పురస్తాదబ్ధో గోపా పరిపాహినస్వం రాజ్యం చోజంతు నిజుత పునస్తేషాం ప్రబుధా వినేషత్ ధాతృణాం భువనశ్రయస్వజద్దేవం సపితారమతిమాదిశాహం ఇమైయజ్ఞమశ్విమోహాదిహస్వజద్దేవాహాయమానమ్యక్షాద్జానో మహిష శర్మ జగం సదస్మిన హవే పురుహోద పురుక్ష ప్రజాలే హర్యశ్వమృజయం గమానో రీరుషోమాపరాధా ఏన సవద్నా అవదే భవంతింద్రాగ్నిభ్రామపవాధామహేతాన్వా ఆదిత్యా ఉపరిస్పృశం మోగ్రం చేత్కారమతి రాజవక్రం అర్వాంచమింద్రభూతో హవామహే జోగోజిద్ధనజిదస్వజిద్య ఇమన్నో యజ్ఞం విహవేజుషస్వాస్థ కుర్మో హరివో మే దినం ద్వా అగ్నేర్మన్వే ప్రథమస్ ప్రచేత సోజం పాంచజన్యం బహవత్ సమింధతే విశ్వశ్యాం విశుక్రవిశివాగం సమేమహే సమామం సత్వగంహస ఎస్ేదం ప్రాణం నిమిషజ్జదేత జాతం జనపానం చ కేవలం స్వాం యజ్ఞం నాశతోహవే సమామం సత్వగంహస ఇంద్రస్ మన్యే ప్రథమస్ ప్రచేతసో వృత్రఘ్న స్తోమా ఉపమాపాగు యోదాశుతృతోహవముపగం దాసనామం చత్వగంహసంగ్రామం నగతి సంవశేజుధేజ పుష్టాన సగం సృజతి ద్వజాని సౌమేంద్రం నాశితాజాహవే సనామం చత్వగంహస మన్మేవాహమ్యద్రావరుణాదస్య విత్తగుం సత్యోదసాదరణాయం ఉదేశే రాజానగం సరసంగ్రాతానోముంచమాగస యో భాగం దశ రుజురస్మి సత్యధర్మామి సుస్థరం తమ భయాతి దోషజన్ కౌమిత్రావరుణానాశితోహమేమి తౌనోముంచమాగస ఆయోస్తూ విదానిమన్మహేయాక్షరక్షౌస్తౌనాముంచమాగస ఉపశ్రేష్టాన ఆశుకో దేవోద్ధర్మే అస్థిరం సౌమి వాయుగం సవితారన్నాశితోహవీమితౌనోముంచమాగస రచేదమౌ రచే నామ ప్రభూతలే శుభంగమిష్టౌ సమేభిరస్మయే ేష్మశితమోజస్తౌ నోముంచమాగస ఇదజాతం వహతుగం సూర్యాజాస్తిశక్రేణ సగుంసతమిక్షమానౌ సౌమి దేవావశ్వినౌ నాశితోజోహవేమితౌ నోముంచమాగస మరుతామన్వే అధినో బ్రువంతు ప్రేమాం వాచం విశ్వామవంతు విశ్వే ఆశోనుభవే సృజమానోకదే తేనోముంచేన సహ నిర్మమాయుధం వేడితకం సహస్వద్దివ్యకం శబ్దకృతనాశు విష్ణు సౌమిదేవాం మరుతో నాశోజోహవే విజేనో ముంచన్వేన సహ దేవానాహం మన్వే అధినో బ్రువంతు ప్రేమాం వాచం విశ్వామవంతు విశ్వే ఆశోనుభవే సుజమానో తదేతేనో ముంచన్వేన సహ యదిదమ్నాభిశోచతి పౌరుషేజేన దైవ్యేన సౌమి విశ్వాం దేవాన్నాశోజోహవేమితేనోముంచేన సహ అనుమాజ్ఞానమజలం విదనుమతేర్పం వైష్వానరో నూత్యాసృష్టో దివి ఏనాపృథేతానుమితేభిరోజోభిరుజే ప్రతిష్టే అభవతాం వసూనాం సౌమిద్యావాపృథివీనాశోజోహవేమితేనోముంచమగుంహస ఉర్వీరోదసే పరివస్త్రణోక్షేత్రస్ పత్ని అధినో బ్రూజాతం తౌ విద్యావాసిజోహమేమితేనోముంచమగుంసస ఎత్తే వయం గురుషత్రాజమిష్టా విద్వాగుంసస్ కృమాగచ్చనాగ శిశేష్స్మాగం అదితేరనాగావ్యేనాగుంసి శిశ్వసో విష్మగ్నే యథాహతద్వసవో గౌర్యంచిత్వజిషుతామముంచాయత్రా ేవామస్మత్ప్రముఖాయగుంహ ప్రాతాయే ప్రదరాయు హరి ఓ